Yeah. సమాప్తం ఏకసామి పర్వ ప్రారంభ. Bye. మల్మోరో ప్రోతో బాహా నత్వా మా ఇంద్ర తేజ్యా ఇంద్రం వాణే హాయ అనాడ ంగారంభిణా వందమాస్వేనా ఇంద్రప్రాద అదే జనాయ సస్యమానాయ ఆయేత నాదాయత్ర సమాప్తం. ఐంద్రం బృహతి పర్వ ప్రారంభ అభిద్వాస తానా ధాయ ధాయ ఇంద్రంగా Oh.